పక్షులు ఎలా ఎగురుతాయి పుస్తకం 38వ భాగం. ఊబిగుంటలో నిజంగా మనుషులు మునిగిపోతారా? వెనకట ఒక మనిషిని క్రూరంగా చంపదలుచుకున్నవారు ఆ మనిషిని అవిసగింజల గుమ్మిలో పడేసేవారని కథలు ఉన్నాయి. అవిసగింజలు నునుపుగా ఉంటాయి. అవి ఘన పదార్థమైన భౌతిక శాస్త్రం పద్ధతి ప్రకారం ఫ్లూయిడ్ ద్రవంలాగా ప్రవర్తిస్తాయి. అవిసె గింజల మీద చెయ్యి పెట్టి అదిమితే అవి పక్కకు జరుగుతాయి. నీళ్లలో లాగే లేదా గాలిలో లాగే చెయ్యి లోపలికి పోతుంది. ద్రవాలను గురించి వాటి లక్షణాలను గురించి అర్థం చేసుకోవడానికి ఇది నిజంగా ఆసక్తికరమైన ఉదాహరణ. గింజలలో వేసిన మనిషి ఎత్తు కన్నా గింజల లోతు ఎక్కువగా ఉంటే మనిషి వాటిలో మునిగి ఊపిరి సలపక చనిపోతాడా? ఇక ఊపిగుంటలో మనుషులు మునగటం గురించి ఎన్నో కథలు ఉన్నాయి. సినిమాలలో ఈ విషయాన్ని రకరకాలుగా చూపించారు. విలన్తో పాటు తరుముతున్న మరొక మనిషి కూడా ఊపిగుంటలో పడిపోతాడు. విలన్ మునిగిపోతూ ఉంటాడు. హీరో వచ్చి మంచి మనిషికి ఒక తాడు ఆధారంగా విసురుతాడు. దానిని పట్టుకుని మంచి మనిషి బయటకు వస్తాడు. దుర్మార్గుడికి ప్రకృతి శిక్ష విధించిందని అనుకుని ప్రేక్షకులు సంతోషపడతారు. కానీ ఇందులో ఫిజిక్స్ను మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. బురదగుంటలోని బురద ఘన పదార్థం కాదు. అది బహుశా సన్నని ఇసుక లేదా మట్టి. అందులో కొంత నీరు కూడా వచ్చి చేరుతుంది. దానిని బాగా కలిగిపెడితే కానీ జారుడుగా బురద తయారు కాదు. నీటి కారణంగా ఇసుకలో సహజంగా ఉండే ఘర్షణ ఇక్కడ లేకుండా పోతుంది. ఇసుక కణాలు ఫ్లూయిడ్ ద్రవంలాగా ప్రవర్తించడం మొదలవుతుంది. నిజానికి ఒక చోట ఊబి తయారు కావటం అంత తేలిక కాదు. నీరు మట్టి కలిసిన తరువాత వాటిని కలిగిపెట్టడం అన్నది రకరకాలుగా జరుగుతుంది. చివరకు భూకంపాలకు కూడా ఇందులో పాత్ర ఉంది. భూమి లోపల ఈ రకమైన పరిస్థితి ఏర్పడి భవనాలకు భవనాలు మునిగిపోవడం గురించి చరిత్రలో సంఘటనలు ఉన్నాయి. భౌతిక శాస్త్రం ఒక విషయాన్ని మాత్రం అనుమానం లేకుండా చెబుతోంది. ఊపిగుంటలో పడ్డ మనిషి పూర్తిగా మునిగి చనిపోవడం మాత్రం వీలు కాదు. సినిమాలలో జరిగే చాలా విషయాలలాగే ఈ రకమైన మరణం కూడా ఒక అభూత కల్పన. మనిషి శరీరపు సాంద్రత కన్నా ఊబిలో బురద సాంద్రత ఎక్కువ. ఇక్కడ కూడా తేలటానికి కారణమయ్యే ప్లవన సూత్రాలు పనిచేస్తాయి. అంటే బురదగుంట మీద మనిషి తేలి తీరతాడు. ఒకవేళ మునిగినా నడుములోతు కన్నా ఎక్కువగా మునిగే వీలు లేదు. ఇక పూర్తిగా మునగకున్నా అందులో నుంచి బయటికి రావటం మరింత కష్టం. హీరో విసిరిన తాడును పట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నించేవారు లోపల కాళ్ళు కదలక ఇరుక్కుపోతారు. గట్టిగా లాగిన కొద్దీ కాళ్ళు బురదలో మరింత బలంగా చిక్కుకుంటాయి. అన్నింటికన్నా మించిన సత్యం బురదగుంటల లోతు. ఊపిగుంట లోతు 4 అడుగుల కన్నా ఎక్కువ ఉండటానికి వీలు లేదు. అందులో నుంచి బయటపడాలంటే ముందు శరీరపు సాంద్రతను తగ్గించుకోవాలి. అంటే ఒంటి మీద వస్తువులను వదిలించుకోవాలి. ఆ తరువాత కాళ్లను వీలైనంత నెమ్మదిగా కదిలించాలి. అప్పుడు వాటి చుట్టూ నీటి కదలిక పెరుగుతుంది. నెమ్మదిగా గుంట అంచుకు ఈదుతున్న పద్ధతిలో కదలటానికి ప్రయత్నిస్తే లాభం ఉంటుంది. తాడు వేసి లాగితే మాత్రం మరింత ప్రమాదంలో పడతారు. లాగిన కొద్దీ లోపల కాళ్ళు మరింత ఇరుక్కుపోతాయి. ఒత్తిడి పనిచేసే పద్ధతిలో దాని ప్రభావం పడే ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యం మనం గమనించాము.